260 కాంక్షితార్థద సం భా సాంఘీతార్థద కాంఠాన్ కాంపో విషీభూతాన్ ప్రాప్త సజాతీయేచ్ఛా కాంజ్ తద్దోచరాన్ పదార్థాన్ దదాతీతి తథా కాంత సతీ ఉపాస్య దేవతామే ప్రసన్నా భూయాదితి చయ చరకాలోపాసిత సతీ పురుషార్థాన్ అప్రార్థయ మనస్యాపి స్వయమేవ దదాతీత్యర్థః ఓం కాంక్షి తార్థదాయే నమః. ఆం వి కోరికకు విషభూతములుగాన కాంక్షతములు ప్రాప్తమైన వస్తువుల యందు సజాతీయమైన ఇచ్ఛ కాంక్ష ఎనబడును. తత్కాలక్షగోచరములైన వస్తువు నొసగునదిగాన కాంక్షితార్థదాయ్యని పరదేవత కీర్తింపబడును. ఉపాస్య దేవత ప్రసన్నురాలు కావలయు ననడి ఇచ్ఛతో చిరకాలము ఉపాసింపబడినదై ధర్మ అర్థ కామ మోక్షరూప పురుషార్థములను అర్థించనివానికి సైతము స్వయముగా ఇచ్చునదని మేశ్వరార్పణ బుద్ధితో నిష్కామనయ అనగా భావము. ఉపాసించువారలకు గూఢ చతుర్విధ పురుషార్థములను పరదేవత యనుగ్రహించునని తాత్పర్యము. శ్లో లకారిణి లబ్ధరూప లబ్ధధీర్ల భవాంఛిత లబ్ధపాపమనోదుర లబ్ధాహంకార దుర్గమ 3.0.